ఎడారిలో ఎడారిలో వాన గాలో గులాబీ పూసేనా గుబురు మీసం మెలిస్తున్నా గుండె పాపం ఎలా ఉందో బయటికి బయటికి ఆతడు చూపించే ధీమా లోపల లోతున అంతగా ఉంటుందా నిజమా ఏ చెలియ కనుల మెరుపు తగిలి నిలువు మనసు మెలిక పడితే నిలబడమిక మనుషుల తరమా ఎన్నాళ్ళు ఏమిటో ఎన్నాళ్ళి పడాయితో ఏం చేస్తాడో మనుడు మారారోయ్ వీరులే మారారోయ్ మహర్షులే మారేనాయి మగాడు ఏంట్రా ఇల్లంత చెత్త చెత్తగా ఎవరు చేశారు ఇది ఆ పక్కింగ్ లేడీస్ అన్న పంచుకోవడానికి అవి ఒట్టి బొమ్మలు కావు అన్నదమ్ముల అనుబంధానికి నిదర్శనం రాముడి జీవితానికి సీత వెలుగైతే రాముడి రాజ్యానికి తమ్ముళ్ళు వెలుగు వీళ్ళందరూ కలిసినందుకే అది రామరాజ్యమైంది పేరు చైతన్య అనే గోత్రం అదేంటండి నేను వింటున్నప్పుడు తీసుకొచ్చి ఇంటి పేరు ఒంటి పేరు ఇచ్చాడు అంటే మీరు అనాథలా అనాథలా అనే ఉన్న చోట అనాథలే ఉండరు సైకతో సైన్యం నడిపించే వాడిపై సిగ్గొచ్చి బాలెనోలమ్మో బల్లెం పాకుతో పువ్వుల బాణాలపై గెలిచేదెట్టాగో ఏమో సవాలే అయ్యో అయ్యో ఇదేం సవారి హయ్యారే అయ్యో మయం కదా దారి మలుపు మలుపు తిరిగినప్పుడు సొగసు మడుగు ఎదురు పడితే కదలడనిక రథముల తరమా ఎన్నాళ్ళో ఏమిటో ఎన్నాళ్ళి పడాయితో ఏం చేస్తాడో మనోడు మారారే వీరులు మారారే మహర్షులు Rami, Rami, Sound. Rami, Rami, Rami.